தக்கஜம் தக்கஜம் தரி கிட்ட தக்க தக்க தக்கஜம் தக்கஜம் தரி கிட்ட தக்க నిటాలాక్షుడి తుషారాద్రిమిడి విశాలాక్షితో తాళలయగతుల నటనం ఆడెనే ఎనిమిది దిక్కులు ఒకటై నటుల ఎండ వెన్నెలై వెల్లువై నటుల శివగంగ శివమెత్తి పొంగగా నెల వంక సిగ పువ్వు నవ్వగా హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం గరుడ నాగానంద కావ్యమై వరలగా నటనం ఆడెనే ఆడెనే ఆడెనే గంగ శివమెత్తి పొంగగా నెలవంక సిగ పువ్వు నవ్వగా హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం హరిహరాత్మక మగుచు అఖిల ప్రపంచం కరుణ నాగానంద కావ్యమై వరలగా నటనం సంతాళాల పించగా సురను సుధను ధరలు కురిపించగా వసుధవ సంతాళాల పించగా సురలు సుధను ధరలు కురిపించగా ప్రతి మన్మథులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా ప్రతి మన్మథులు కుమార సంభవ శుభోదయానికి నాంది పలుకగా నటనం ఆడెనే భవతి విరహం సుడా పరమశివుడు నటకావతం సుడైత కధిమిత కయని నటనం ఆడెనే భవతి విరహం సుడి పరమశివుడు నటకావతం సుడై తకధిమిత కయని నటనం ఆడెనే తత్తరి తద్ధిమి తద్ధిమి తక్కిన తక్కిన తగ్గడు తగడుతా తడ తడ తడ